श्रीलक्ष्मीसहस्रे वदान्यस्तबकत्रयोदशः वाराशिदुहितुस्तस्याः वरिवस्यान् विदध्महे अनन्यजनसामान्याम् आहुर्यस्या वदान्यताम् वाराशि दुहितुस्तस्याः वरिवस्याम् विदध्महे अनन्यजनसामान्याम् आहूयस्य वदान्यताम् द्वित्वं चेद्दधिरत्वनम् विलोचनेषु त्रित्वं वा यदि वदनेषु वा चतुष्त्वम् यद्वः स्यादधिभुजम् एतदेव वक्तुम् दातृत्वं तव कवयः तदा क्षमेरन् यः पिबेज्जलधिम् अम्बयस्तरेत् यश्च तत्र नियतम् शयितवा तेन वर्णयितुम् अर्णवात्मजे शक्यते तव वदान्यता न वा अम्बत्वमेव आश्रितमृत् युहन्त्री सदातनी सर्वफलप्रदासी स्वयं च पञ्चत्वम् उपाश्रितेभ्यो देवद्रुमेभ्यो लभतां फलं कः तामत्युदारं कमले भजे त्वां यया सुधाग्धौ सहजन्म मात्र एकस्तरुर्लुब्धवतं सकोऽन्यः पशुष्ट कश्चिति प्रथितो वदान्यः त्वमम्बदात्रीति किमत्र चित्रम् त्वद्वासदेशेऽपि न लोभवार्ता निदर्शनं तत्र भवन्निवासः सर्वस्वदायी सवृषाद्रिनाथः औदार्यमास्ताम् नृहरेर्य एषः हिरण्यदानावसरे सरोषः आनन्दमिष्टम् सकलम् ददत्याः स्तुत्यम् वदान्यत्वम् इदम् भवत्याः देहि देवि दयया निरामयाम् अत्र तश्रियम् अमुत्र तस्वयम् सञ्चरेम न यथा मुहुर्वयम् याचका इह पिशाचका इव त्वमेव सर्वकाङ्क्षित प्रदात्पदाब्जसे विनाम् वदान्यता गुणस्तु ते वदान्यतः क्व दृश्यते सुधापयोधिकन्यके वृथा समुन्नति स्पृशा न दानवारिदारुणो तमेन विद्यते फलम् श्रीवत्सजुष्टम् स्थलमाश्रितात्वम् मनोहराक्षीरचिताश्रितश्रीः प्रवालदीधित्यवलम्बिताङ्घ्रिः सत्यं रमे कामधुगत्युदारा ख्यातः कला मात्रद केशचन्द्रो महतशिभिश्चेति फलमात्रदायी विषप्रदो वारिधरश्रिपानाम् कल्याणि काङ्क्षाधिकदा त्वमेव कल्पद्रुमः सुमित एव घनो प्रदाता कर्णोऽप्यपार्थकरुणः सबलिः कुदातः नाथस्तवापि कमले स हिरण्यहारी नातोऽस्ति ते वितरणे प्रतिवस्तु किञ्चिति आमोदजुष्टम् मधुकालयोगाति फलम् ददानम् भजतामभीष्टम् శాఖాశపోదార సుపర్ణవాహం దేహం రమే కల్పతరుం తవాహుః ముదావదాన్యాశ్రితం అభికన్యే యం కిన్నరేషాతి అధికం కరోషి నకిన్నరేషాతి అధిక స ఏషః ఇతి మమాహుర్ భువి హంత సంతః వివిధ విభవదాత్రీం ఇందిరే విశ్వధాత్రీం భగవతి భవతీం యః సేవతే దేవతేభ్యః అధికృతి లవమాత్రాతి అంతరిక్షోన్ముఖాక్షాన్ అయమగణిత సర్వాన్ అల్పకాన్ నోపసర్పేతి త్వయి భగవతి సత్యాత్ సర్వమిష్టం దదత్యాం కమపి నృపపిశాచం యాచతే యః కుచేతాః ఫలవతి సహకారే భాసురే సత్యదూరే శ్రయతి దురధిరోహం దేవి శాకోటకం సహ ప్రపదన జుషాం దృష్టాదృష్టార్పణైక వదాన్యయోః తవ చరణయోః సేవామేవాచరణి హరేః ప్రియే సకృదపి పునః త్రాసీనాసీయ విత్తవివిత్సయా పరుషవచసాం రాజ్ఞాం ప్రాజ్ఞవమానకృతాం పురః దృష్టాదృష్టదయాదయాశిశిరయా దత్తాఖిలార్థాస్త్వయా మహాతర్వాత విధూత వారిదచల శ్రీలేశ లబ్ధోన్నతే దర్పోద్రేక వినర్తిత భృపరుషం దంద్యమానే క్ష ಲಕ್ಷಣಂ ದಸ್ಯೋರಾಸ್ಯಂ ಉಪಾಸ್ಯ ಕಸ್ಯಚಿದಮಿ ನಸ್ಯಾಮ ಹಾಸ್ಯಾವಯಂ ಕಾತರ್ಯೇಣ ಕದರ್ಯವರ್ಯ ನೃಪತಿ ಪ್ರೀತಿ ಪ್ರತೀಕ್ಷೋದಿತಃ ಕಷ್ಟಂ ಕಷ್ಟಂ ಅಪಾಸ್ತವಾಸ್ತವ ಚಮತ್ಕಾರೋ ನ ಮೇ ರೋಚತೆ ರಾಮೇ ವೆಂಕಟನೇತು ರದ್ಭುತ ಗುಣ ಗ್ರಾಮೇ ದಯಾಮೇ ದುರಾಮ್ ತ್ವಾಮೇವ ಶ್ರಿತ ಕಾಮಧೇನುಮಸಕೃತಿ ಸ್ವಾಮೇ ಸ್ತುತಾಂ ಭಾರತೀ ಭೀಮಾನಹಂ ನ ಭೀಮಾನಿ ರಾಜ್ಞಾಂ ನಿಚಯಾನ್ ಶ್ರಯೇಯ ಘೋರಾಜ್ಞಾನಿ ಕಲ್ಪಾನೋಕಃ ಕಲ್ಪಾನಿ ದಾರಾನ್ ಶೌರೇರ್ ಭಜೇ ಮಹೋದಾರಾನಿ ಭೀಮಾನಹಂ ನ ಭೀಮಾನಿ ರಾಜ್ಞಾಂ ನಿಚಯಾನ್ ಶ್ರಯೇಯ ಘೋರಾಜ್ಞಾನಿ ಕಲ್ಪಾನೋಕಃ ಕಲ್ಪಾನಿ ದಾರಾನ್ ಶೌರೇರ್ ಭಜೇ ಮಹೋದಾರಾನಿ ಇತ್ಯಾತ್ರೇಯ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ವರಿ ವಿರಚಿತೆ ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರೇ ವದಾನ್ಯಸ್ತಬಕ ತ್ರಯೋದಶ ಸಂಪೂರ್ಣಃ.